కన్నుల వెన్నెల వేణువులు జాడే మది వెన్నలు దోచాడే వేల గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే చిన్నవాడే నిన్ను కన్నవన్నే కాడే మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్నవన్నే కాడే చీరలన్నీ దోచి దేహ చింతలన్నీ తీర్చినాడే పోతన్న కైతలన్నీ పోత పోసుకున్నాడే మామువ గోపాలుడే మా ముద్దు గోవిందుడే సారమిచ్చి గీతలెన్ను మార్చేను గోపాలుడే మా ముద్దు గోవిందుడే.